33 ఏకరస సం భా ఏకరస ఏకః అభిన్నః రసః సామరస్యం యస్యాః సా రసం హేవాయం లబ్ధ్వా 22 నందీ భవతి ఇతి శృణేహ ఏకః నవరసేషు ముఖ్యః శృంగార రసః యసా సా తథా అథనా ఏకేన పరమేశ్వరేణ అస్యాం క్రియమాణి ప్రీత్యతిస్య రూపరసః ఏతద్విషేకః యస్యాః సా అథవా ఏకస్మిన్నేన స్వభక్తరి రసః నిరతిశయ ప్రీతి అనురాగసన్న యస్యాః సా అథవా శస్రసేషు ముఖ్యః మధురరసః ప్రియత్వేన యస్యాః సా సత్వగుణ మాయోపాధిక చైతన్య స్వరూపత్వాత్ రస్యాః స్నిగ్ధా స్థిరా హృదయ ఆహారాః సాత్విక పిదు ఇతి భగవద్వచనాత్ ఓం ఏకరసాయే నమః. ఈదాం వి ఏకరసము అనగా అభిన్నమైన సామరస్యము కలదిగాన పరాదేవి ఏకరసాయనుచు కీర్తింపబడుచున్నది. రసగం హేవాయం లబ్ధ్వానంది భవతి జీవుకు కసస్వరూపమైన బ్రహ్మానుభవము పొంది ఆనందమయుడగుచున్నాడు అను శృతి వలన పరమేశ్వరి అద్వయ నంద స్వహపాయకరస యని తెలియచున్నది. నవరసములలో ముఖ్యమైన శృంగార రసము గలదిగాన హృదేవి ఏకరస యని గానము చేయబడుచున్నది. 100 లితా త్రిశతి భాష్యం అథవా ఏకైక పరమేశ్వరునిచేత మాయాస్వరూపిణి యందు జూపబడు ప్రేమాతిశయము గలదిగాన త్రిపుర సుందరి ఏకరస యను నామముతో భజనీయురాలగుచ్చున్నది. అథవా అద్వితీయకైన తన భర్త యందే అనురాగమను పేర నొప్పిడి రసరూపమైన నిరతిశయ ప్రేమ పరమేశ్వరికి గలదుగాన ఆమెయందు ఏకరస యను నామమన్వర్థము. అథవా సత్వగుణ ప్రధానమైన మాయ ఉపాధిగా గల చైతన్యస్వరూప మగుట వలన షడ్రసములలో నొకటైస ముఖ్యమైన మధురరసము ప్రియమైన రసముగా గలదీగాన దేవి ఏకరస యని ఖ్యాతిగాంచెను. రస్యాః స్నిగ్ధాః యను భగవద్వచనము వలన రుచ్యములు ముదువులు స్థరములు హృదయములు నయన ఆహారములు సత్వగుణ ప్రధానులే నవారికి ప్రియమైనవి అని తెలియచున్నది. కావున సత్వగుణ ప్రధాన మాయోపాధిక చైతన్య స్వరూపిణి అయిన పరాభట్టారికకు మధుర రసం అత్యంత ప్రియ గ్రహింపనగును. శ్రీ లలితా త్రిపురసుందరి శుద్ధసత్వ ప్రధానైన మాయాశక్తి యనియ తెలియనగును. 101 శంకర గ్రంథరత్నావళి